అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాదు, నేను ఈ నగరంపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఓ ప్రవక్త, అసలు విషయం ఏమిటంటే ఈ నగరంలో నిన్ను ధర్మసమ్మతం చేసుకున్నారు. తండ్రి సాక్షిగా, ఆయనకు పుట్టిన సంతానం సాక్షిగా మేము మానవుణ్ణి శ్రమ కోసం పుట్టించాము. అతడు తననెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా? నేను అపారమైన ధనరాశుల్ని ఖర్చు పెట్టాను అని అంటాడతను. తనను ఎవరూ గమనించలేదని అతడు భావిస్తున్నాడా? మేము అతనికి రెండు కళ్ళు, ఒక నాలుక, రెండు పెదవులు ప్రసాదించలేదా? ఇంకా స్పష్టమైన రెండు మంచి చెడుల మార్గాలను అతనికి చూపాము. కాని అతడు కష్టతరమైన కనుమ దాటిపోవడానికి సాహసించలేదు. కష్టతరమైన ఆ కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిసపు బంధనాల నుండి విముక్తి గావించటం, లేదా ఆకలి కొన్న రోజున సమీప అనాథుడికి లేదా దిక్కులేని నిరుపేదకు అన్నం పెట్టటం. అంతేకాదు, వీటితో పాటు విశ్వసించి సహనం సానుభూతుల్ని గురించి ఒకరికొకరు బోధించుకునేవారిలో కూడా మనిషి చేరిపోవాలి. వీరే కుడిపక్షం వారు, మా వాక్యాలను తిరస్కరించిన వారు వామపక్షానికి చెందినవారు. వారిని అగ్ని చుట్టుముట్టి ఉంటుంది.